విద్యుత్ పుస్తకం 4వ భాగం. ఇది జరుగుతుందా, విద్యుత్ ప్రయాణిస్తుందా? ఈ విషయాన్ని పరీక్షించడానికి గ్రే మరికొన్ని ఇతర ప్రయోగాలను కూడా చేశాడు. ఒక 10 సెంటీమీటర్ల పొడవు గల కర్రను తీసుకుని ఒక కొనను గాజు గొట్టానికి ఒకవైపు గల బిరడాలోనికి పోనిచ్చి రెండవ వైపు దంతంతో చేసిన ఒక బంతిని అమర్చాడు. ఇప్పుడు బిరడాను కానీ లేదా దానికి అమర్చిన కర్రను కానీ లేదా దంతంతో చేసిన బంతిని కానీ దేనిని తాకకుండా చాలా జాగ్రత్తగా ఒక గాజు గొట్టాన్ని మాత్రమే రుద్దాడు. అయినప్పటికీ దంతపు బంతి తేలికైన వస్తువులను ఆకర్షించింది. దీనిని బట్టి విద్యుత్ ప్రయాణిస్తుంది అన్న విషయం నిర్ధారణ అయినట్లే. నీరు మరియు గాలి గాజు గొట్టం గుండా ప్రయాణించగలవు. ఈ రకమైన ప్రయాణాన్ని ప్రవాహం అంటారు. గాలి లేదా ఏ ద్రవమైన గొట్టం గుండా ప్రవహించగలవు. నీటి యొక్క ప్రవాహమే నది, అలానే గాలి యొక్క ప్రవాహమే పవనం. లాటిన్ భాషలో ద్రవాలు మరియు వాయువులను ఫ్లూయిడ్స్ అంటారు. ఫ్లూయిడ్ అనగా ప్రవహించే లక్షణం కలది అని అర్థం. విద్యుత్ వస్తువుల ద్వారా ప్రయాణిస్తుందని మరియు ఇది ఒక ప్రవాహం అని గ్రే నిరూపించాడు. అప్పటి నుంచి ప్రజలు విద్యుత్ యొక్క ప్రవాహం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. తరువాత గ్రే విద్యుత్ ఎంత దూరం ప్రయాణిస్తుంది అన్న విషయంపైన దృష్టి కేంద్రీకరించాడు. ఇప్పుడు గాజు గొట్టంకి ఒక కొనను ఉన్న బిరడా నుంచి ఒక తీగని వేలాడదీసి తీగ కొనకు దంతపు బంతిని వేలాడదీశాడు. ఇప్పుడు కూడా గాజు గొట్టాన్ని రుద్దిన తరువాత దంతపు బంతి తేలికైన వస్తువులను ఆకర్షించింది. ఈ విధంగా 9 మీటర్ల పొడవు ఉన్న తీగను తీసుకుని దంతపు బంతిని వేలాడదీశాడు. అయినప్పటికీ తేలికైన వస్తువులను ఆకర్షించింది. గ్రే ఇంకా ఎక్కువ దూరాలను పరీక్షించాలని చాలా పొడవు ఉన్న తీగను తీసుకుని ప్రయత్నించాడు. కానీ 9 మీటర్ల పొడవు ఉన్న తీగను ఉపయోగించినప్పుడే తన ఇంటి పైకప్పు మీద నిలబడవలసి వచ్చింది. ఇంతలో ఒక ఆలోచన వచ్చింది. అది తన ప్రయోగశాల పైకప్పుకు తీగను అడ్డంగా వేయాలని. మేకులను ఉపయోగించి తీగను పైకప్పుకు అమర్చాడు. తీగను ప్రయోగశాల పైకప్పుకి అడ్డంగా మరియు అడ్డదిడ్డంగా కూడా వేస్తూ తీగ తనకు తాను ఎక్కడా తాకకుండా ముందుకి వెనక్కి వేస్తూ పైకప్పుకి మేకులతో అతికించి సుమారు 100 మీటర్ల పొడవు గల తీగను అమర్చాడు. తీగ యొక్క 2 కొసలు క్రిందకు వేలాడదీశాడు. ఒక కొనను గాజు గొట్టానికి గల బిరడాకి వేరొక కొనకు దంతపు బంతిని అమర్చాడు. కానీ ఇప్పుడు గాజు గొట్టాన్ని ఎంతసేపు రుద్దినా దంతపు బంతి తేలికైన వస్తువులను ఆకర్షించలేదు. విద్యుత్ ప్రయాణించటం అకస్మాత్తుగా ఆగిపోయినట్లు అనిపించింది. తీగ చాలా పొడవుగా ఉండటం వలన ఇలా జరిగిందా? తీగ పొడవుగా ఉండటం వల్లనే విద్యుత్ ప్రయాణించటం ఆగిపోయిందని అతడు నిర్ధారించగలిగాడా? కాదు, ఎందుకంటే గాజు గొట్టం కూడా రుద్దిన తరువాత తేలిక వస్తువులను ఆకర్షించలేదు. విద్యుత్ ప్రవహించలేదు అనేది కారణం కాదు. విద్యుత్ గాజు గొట్టంలో అసలు లేనే లేదు. ఇంతకు మునుపు తాను చేయింది ఏదైనా చేసి తనకు తానే తన ప్రయోగాన్ని నాశనం చేశాడా? అది ఏమై ఉంటుంది?